ఏయ్ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణము విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు యజ్ఞరక్షణార్థమై బయలుదేరి వెళుతూ ఉన్నారు. బల అతిబల రెండు విద్యలని ఇచ్చాడాయన. దాని ద్వారా ఆకలి దప్పులు అలసట ఏమీ ఉండవు ఆ మంత్రాలు జపిస్తే. రాత్రికి విశ్రమించారు. మంచి పడక ఏర్పాటు చేశాడు విశ్వామిత్ర మహర్షి. మెత్తని పడక, ఇప్పటి వారికైతే తెలియదు కానీ ఈ దీన్ని ఏమంటారు, బెడ్లు, డబుల్ కాట్లు ఇలాంటివి వచ్చేసినాయి. పూర్వకాలంలో అయితే అసలు ప్రక్క వేయటము ఒక కళ. మెత్తగా వేస్తేనే పిల్లలు నిద్రపోతారని అసలు అలా కొంత కుదిరిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వేస్తుండేవాళ్ళు పక్కలు. అలా మరి పక్క విశ్వామిత్రుడు వేశాడు రామలక్ష్మణులకు. మరి వాళ్ళు చక్రవర్తి కుమారులు, ఏ కొంచెము నిద్రలో ఒత్తుకున్నా మరి వారి శరీరాలు కందిపోతాయి అని. ఇలా మనకి కొన్ని కొన్ని కథలలో, చరిత్రలలో, ఇతిహాసాలలో కనపడుతూ ఉంటాయి రామానుజుల వారి సమయంలో. తిరుమల నంబి గారు కొండపైన ఉండేవారు. ఈ రామానుజుల వారి పినతల్లి కుమారుడు గోవింద భట్టరు ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన పక్క వేసి ఆ తర్వాత దాని మీద అటు ఇటు డొల్లేవాడట పడుకుని. ఇదేంటే ఆ గురువుగారికి పక్కేశావు, మరి దాని మీదే మళ్ళీ నువ్వు పడుకుంటావేంటి, మరి అది పాపం కాదా అని అంటే నరకం రాదా అన్నారు. వస్తే రానియండి, నాకేమి, నరకం వస్తే నాకేమి, ఇంకా ఎక్కువైతే నాకేమిటి. కానీ మా గురువుగారు హాయిగా పడుకుని నిద్రపోవాలి పడుకున్న తర్వాత. మరి ఏదైనా ఎక్కడన్నా ఒక ముళ్ళు కానీ ఒక గడ్డ కానీ ఏదైనా ఉంటే, గుచ్చుకునేది ఉంటే నిద్ర పట్టదు కదా, కనుక అది లేకుండా చూసుకుంటున్నా నేను అన్నాడు ఆయన. అదిగో అంతటి విశ్వాసాన్ని చూపించాడు ఆయన. కానీ కథగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ రామాయణంలో విశ్వామిత్రుడే పక్క వేశాడు వారికి. మరి అక్కడ ఆయన చేశాడు. ఇలా ఇంకా రామానుజుల వారికి కూడా తర్వాత చేస్తాడు ఆయన. ఇంకా కొందరు అలాంటి మహాపురుషులు ఉండవచ్చు. ఇంకా అసలు మామూలుగా పెద్దవాళ్ళు పూర్వకాలంలో పెద్ద పెద్దవాళ్ళు పక్కలు పిల్లలకి, అలాగే ఇంకా ఇష్టమైన వారికి వేస్తూ ఉండేవారు మెత్తగా పడుకోవటానికి. అలా పక్క కూడా వేశాడు ఆయన, పడుకున్నారు వాళ్ళు. రాత్రి గడుస్తూ ఉన్నది. ప్రభాతాయాంతు శర్వర్యాం విశ్వామిత్రో మహాముని. ప్రభాత వేళ కావస్తూ ఉన్నది. ప్రభాతాయాత వాతాహతాలోల తంత్రుల మేళవింప కదవే లోలాక్షి దేశాక్షి కిన్నట్లుగా ఆ వీణలు కూడా గాలికి మోగుతూ ఉంటాయి. అదిగో అలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం. మరి అప్పుడు ఆ వాతము గాలిలో కలుషితం లేదు, నీటిలో లేదు, ప్రకృతిలోనే లేదు. హాయిగా పడుకున్నారు వాళ్ళు. విశ్వామిత్రుడు మాత్రం తన సమయానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు ఆయన. ఆయన కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాడు. మరి వీరు చక్రవర్తి కుమారులు కదా, వీరు ప్రొద్దెక్కే వరకు, మరి ప్రొద్దెక్కటం కాదు కానీ అంత బ్రాహ్మీ ముహూర్తము విశ్వామిత్రుడు ఇంకా ముందు లేచి ఉంటాడు, సిత్తుం జిరుకాలే. మరి అంతకాలానికి ముందుగా వాళ్ళు మరి లేవలేరు అనే ఉద్దేశంతో లేపలేదు, పైగా కూర్చున్నాడట. తన పనులన్నీ చేసుకుని కూర్చుంటే ఎలా కనపడుతున్నారు, అసలు ఆ రాముని యొక్క దివ్య మంగళ విగ్రహము అది చూస్తూ ఉంటే ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నది. ఆ వాటిని ఏమంటారు, వైబ్రేషన్స్, ఆ తరంగాలు, కాంతి తరంగాలు, పరమాత్మ కదా. మరి 50,000 సంవత్సరాలు తపస్సు చేశాను నేను అన్నాడు. 60,000 సంవత్సరాలు ఈ అనుభూతి అసలు ఆయనకి కలగల ఇక్కడ ఒక క్షణంలో కలుగుతుంది. అది చూస్తూ ఉంటే ఏమిటిది, అసలు ఏమిటి ఇలా అయిపోయింది అని తాను పురుషుడై ఉండి కూడా స్త్రీ భావన చేశాడట మనసులో. మరి రామచంద్రమూర్తిని అందుకే అంటారు పుంసాం మోహన రూపుడు అని. అదిగో అలాంటి స్థితి మరి 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రునికే కలిగింది ఇక్కడ. కౌగిలించుకోవాలని అనిపించటము, ఆ భావన అంత, ఆ భావన ప్రపంచంలో పడిపోయాడు ఆయన. పడిపోయి అలా చాలాసేపు చూశాడు. అదిగో ఆ స్థితినే తీర్చుకోవటానికి సత్యభామ అనే విశ్వామిత్రుడు అంటుంటారు. మరి భూదేవి అంశ అంటారు, అంశాలంటే ఏముందండి? జీవులు అనేవి జ్ఞానాంశలు, ఒక దాంట్లో ఒకటి కలిసి ఉండొచ్చు, ఏమున్నది అదేమి? అసలంటూ ఒక జీవుడు ఉంటాడు, ఆ జీవునిలో అనేకమైనటువంటి అంశలు వస్తూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. పరమాత్మ సంకల్ప సృష్టి, ఏ ఊహలకి ఏ తర్కాలకి అందేయి కాదయ్యి. హృదయము ద్వారానే తెలుసుకొని ఆనందపడాలి. హృదయము అనేది ద్రవించిపోతుంటుంది, అక్కడ మనసేమి పనిచేయదు. మనసును కూడా దాటేసి దాన్ని ఎలా ఉండమని చెప్పి హృదయం పనిచేస్తూ ఉంటుంది. హార్ద్రం ఆ భావాలు అన్నీ అలా చూసి చూసి చూసి మరి ఇంకెంతసేపు చూస్తాడు? తెల్లవారిపోతూ ఉన్నదని చెప్పి మెల్లగా లేపుతూ ఉన్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ట నరశార్దుల కౌసల్యా సుప్రజా, కౌసల్యాదేవి ముద్దు బిడ్డ, ఓ రామ పూర్వ సంధ్యయ, సూర్యుడు రాబోతూ ఉన్నాడు కనుకలే, ఆన్నికములు అంటే పగలు చేయవలసినటువంటివి కర్తవ్యములు ఉన్నాయి. సంధ్యావందనాలు, సంధ్యావందనం అని అంటే కాలకృత్యాలు. అయితే వారు ఇప్పుడు స్నానాలు కూడా, ఇప్పుడు చాలామంది స్నానాలు అని అంటే బాత్ అంటారు, ఏదో టబ్బులోనూ ఈ రకరకాలుగా చెబుతుంటారు. అంతే కదా ఈ స్నానాలు, ఇప్పుడు ఎన్నో రకాల స్నానాలు వచ్చేసి ఉన్నాయి. మట్టి పూసుకుని చేసేవాళ్ళు, ఆరోగ్యం అనేవాళ్ళు, ఎన్నో రకాలు ఉన్నాయి. వేడి నీళ్ళు, టబ్బులో నీళ్ళు ఒక రకం కాదు కదా, ఇంతే వచ్చినాయి. కానీ స్వచ్ఛమైనటువంటి నీటిలో, నదులలో, గంగే మాం పునీహి అంటూ మునిగేవాళ్ళు పూర్వం. ప్రతిదీ గంగ, గంగ అంటే నీరే. నన్ను పవిత్రుల్ని, మాం పునీహి, నన్ను పవిత్రుడిని చేయము అని అంటూ మునిగేవాళ్ళు తెల్లవారుజామున. పవిత్రమైనటువంటి నదీ జలాలు, ఆ కేవలము జలస్నానమే కాదు మంత్రస్నానము, ఎన్నో రకాలైనటువంటి మంత్రములు, ఆ స్తోత్రములు, ఆ ఉచ్చారణలు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు స్నానం చేసేవాళ్ళు. స్నానం అంటేనే ఒక పెద్ద అనుష్ఠానం. మరి ఇప్పటి వారికి కూడా స్నానము అని అంటే ఒక సౌందర్య ప్రక్రియ. మరి ఎలా అర్థమవుతాయి పూర్వంలో జరిగాయన్నీ, ఈనాటికి ఏమర్థమవుతాయి? అసలు ఆ కథలు ఎలా తెలుస్తుంటాయి? ఆ పాత్రలు ఎలా తెలుసు? మరి ఏమీ లేకుండా ఏదేదో ప్రపంచమంతా తెలిసిపోయింది మాకు, పూర్వకాలం అలా ఉండేది ఇలా ఉండేది అనుకునే స్థితిలో ఇలా అయిపోతూ ఉంటారు. యథార్థ గాథలు, అవన్నీ జరిగిన చరిత్రలు, ఋషులు, అక్కడ వాళ్ళకేం కులాలు లేవు. ఎవరైనా సరే ఆనాటి కాలంలో అట్లాంటి అనుష్ఠానాలే అందరికీ అవే. అవి ఏయో వాళ్ళు వాళ్ళు చేసుకునే పనులు, ఆ చేతనైన పనులు, బ్రతుకు తెరువు కోసం పనులు చేయాలి. అంతే, నీరు తాగి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, గాలి పీల్చి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని నెలలకి ఒకసారి ఒక పండు తిని, ఒక ఆకు తిని, ఒక కాయ తిని. ఆ కాలమల అటువంటిది. ఆ భారతదేశము, భారత భూమి భాగము ఎంత గొప్పది, అది పవిత్రమైనటువంటి ఖండము, భరతఖండము. మరి అలాంటిది స్వచ్ఛమైనటువంటి మనసులు, స్వచ్ఛమైనటువంటి భూమి, స్వచ్ఛమైన గాలి, నీరు, అన్నీ అగ్ని దేవతల స్వరూపాలు ఇక్కడ. మరి అలాంటి వారికి ఏం తెలుసు? ఇప్పుడు ఎన్నో రకాలుగా వచ్చేసి మరి ఎన్ని రకాలు చేస్తున్నారు ఇప్పుడు మన ఈ భారత భూమిని, ఎన్నో చేస్తున్నారు. మరి ఏమిటో దైవ సంకల్పం ఏమిటో, సరే అదంతా మనం చేయగలిగేది కాదు. కనుక మెల్లగా ఇలా నిద్ర లేపాడు. ఇదే సుప్రభాతము అంటే మంచి. ఇప్పుడు ఆ గుడ్ మార్నింగ్ అంటే తెలుసు అందరికీ, మరి అది మంచి ఉదయం అనే కదా. సుప్రభాతం అన్నీ అంతే, ప్రభాతం అంటే ఉదయముసు అనేది ఉపసర్గ, అది ముందు చేరింది. సుప్రభాతము, అదే సుప్రభాతం. సుప్రభాతం అనగానే ఏదో శ్లోకాలతో వచ్చేసేది మాత్రమే అనుకుంటుంటారు, అది నిజమే. మొదటి ఇదే అయ్యింది, మొదలైంది కనుక శ్లోకంతో మొదలయ్యింది. ఆ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం వచ్చేసింది, ఇంకా చాలామందికి ఆ తర్వాత ఎందరికో వచ్చేసింది. చివరికి హిందువులను ద్వేషించి, హిందూ దేవుళ్ళను తిట్టి, హిందూ మతాన్ని తిట్టి, అందరినీ తిట్టేవాళ్ళు కూడా దీనిని అనుకరించి శ్లోకాలు సుప్రభాతాలు వారివి కూడా తయారు చేసుకున్నారు. మరి ఎంత వాల్మీకి మహర్షిది, విశ్వామిత్రుని ద్వారా పలికించాడు, లోకం మొత్తానికి మేలుకొలుపు అయింది ఇది. అదిగో అంత గొప్ప శ్లోకం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చెప్పుకుందాం. కథ తెలుసు అందరికీ, తెలియందేదో ఆమె కథ తెలియందేమున్నది. వింతలు విశేషాలు అనేవి కాదు, కావలసింది సహజమైన ప్రకృతి సిద్ధమైనటువంటివి ఎలా జరిగినవో తెలుసుకోవాలి. అతిశయోక్తులు అభూత కల్పనలు వాటికి పోకండి, చెవులు వగ్గకండి, అలాంటి వాటి కోసం ఎదురు చూడకండి. ఋషుల మార్గాలను అనుసరించుదాం, తెలుసుకుందాం అసలు ఎలా ఉన్నాయో. అదిగో లోకానికి అలా మేలుకొలుపు అయ్యింది, దాన్ని చెప్తూ ఉన్నారు ఈయన కూడా. గోవిందరాజా స్వామి ఉభయ ప్రబోధనార్థం ఆగతో విశ్వామిత్రో రామస్య, రామచంద్రస్వామి ఆ తృణశయనమునందు అలా పరుండి ఉన్నారు ఇద్దరూ కూడా. ఎంత సుఖంగా పడుకుంటున్నారో, ఎంత సుఖము అని అంటే సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అన్నది సీతమ్మ. ఏదో చిత్రకూటంలో వారిద్దరు కూడా పర్యాయేణ అంటూ ఉన్నారంటే ఒకరి తొడ మీద తల పెట్టుకుని మరొకరు పడుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారట. అంతకుముందు వరకే ఏం చేశారండి, జల్లులాడారు నీళ్ళల్లో, నీళ్లు జల్లుకున్నారు ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు అనేక విధములైనటువంటి మాటలు చెప్పుకున్నారు. మా వాళ్ళు గొప్పవాళ్ళు అంటే మా వాళ్ళు గొప్పవాళ్ళు, మా వాళ్ళు ఎంతో తెలుసా నీకు జానకి, మా వారు ఏమనుకున్నావు, ఇంగితజ్ఞాస్తు కోసలాహ. మనం ఎవరైనా సరే ఒక మనిషి తన పని మీద ఈ పని అని చెప్పవసరలా అని ముఖ కవళికలను పట్టి ఆడేదో చెప్పబోతూ ఉన్నటువంటిది అసలు తెలిసేసుకుంటారు, ఇంగితం అంటారు. అదిగో దాని ద్వారా తెలుసుకుంటారు, ఈ ముఖ కవళికల ద్వారా తెలుసుకుంటారు. అంటే నిజమేనండి, మీరందరూ మరి చాలా గొప్పవాళ్ళు కదా, సూర్యవంశపు రాజులు. మరి మీకేమో ఎందరో గురువులు ఉన్నారు, వశిష్ఠుడు, ఇంకా విశ్వామిత్రుడు, ఇంకెందరో మహర్షులు ఉన్నారు. మీరు వేదాలు చదువుకున్నారు, అన్నీ తెలుసు. మీ గ్రామంలో కూడా అందరికీ, అయోధ్య పట్టణంలో చదివిన వారు లేరు కదా, నాకుండలి నా మకుటి అంటూ యజ్ఞాలు చేయని వాళ్ళు లేరు. అందరూ గొప్పవాళ్లే కనుక మీరు తెలుసుకుంటారు. ఏమిటో మా వాళ్ళు ప్రేక్షిత జ్ఞాస్తు మైథిల్యాహ, మా వాళ్ళు ఏంటో వాళ్ళ కంటి చూపుని పట్టి తెలిసేసుకుంటారండి. మేము ఇంక వెనకబడి ఉన్నాంలే అన్నది సీతమ్మ. ఏమండి ఎవరు వెనకబడి ఉన్నారు, కంటి చూపు ఇంకా అసలు ఏమీ అసలు చూడకుండా ఎవరు ఉండరు కదా, కళ్ళల్లో చూసి తెలిసేసుకుంటారట. అసలు వాళ్ళు ఏమిటో చదివేస్తారు. ఇంకా మరి అట్లాంటి ఇలా మాటలు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు జల్లులు, నీళ్లు జల్లుకొని అలసిపోయి నిద్రపోవటం, ఒకరి నిద్ర అంటే విశ్రాంతి. అలా రామచంద్రస్వామి చేతమ్మ వాల్చి తలవాల్చి పడుకున్నాడు. సుఖసుప్త ఎలా పడుకున్నాడంటే సుఖసుప్త అంటున్నాడు, చాలా సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు. అలా ఇక్కడ కూడా ఆ నిద్రాకాలిక సౌందర్యం. మరి సామాన్యులకైతే ఏముంటుందండి నిద్రాకాల సౌందర్యము, గురకలు పెట్టేవాళ్ళు కొందరు, గోక్కునేవాళ్ళు కొందరు, గుడ్డలు అసలు ఒంటి మీద లేకుండా చేసుకునేవాళ్ళు కొందరు, సొల్లుగార్చేవాళ్ళు కొందరు, రకరకాలైనటువంటి నిద్రాకాలిక సౌందర్యాలు మరి ఈ లోకానికి. మరి ఆయన రాముడికి ఎంత ప్రశాంతంగా ఆ తరంగములు, జ్ఞాన తరంగములు, ఆ తరంగాలన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయట. అదిగో అటువంటి దివ్య స్వరూపము దానిని అనుభవించాడు. నిద్రాకాలిక శ్రియం అవలోక్య, ఆ శ్రియం ఆ కాంతిని చూసి తదాసక్త సన్, తదా ఆసక్తుడైపోయాడు, దాంట్లో ఆసక్తుడైపోయాడు. స్వాగమన కార్యం విస్మృత్య, అసలు తాను ఎందుకు వచ్చాడు, ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు, ఇవి మర్చిపోయాడట, ఇవి మర్చిపోయాడు. విస్మృత్య మర్చిపోయి ఇమం ప్రసూతవతి కౌసల్య కింవా తపస్తపతీతి విస్మయతే. మరి కౌసల్య సుప్రజ అంటున్నాడు, ఇచ్చినవాడు దశరథుడు, పోట్లాడి మరి నేను ఈలేను ఈలేను అంటూ పోట్లాడి చివరికి తెచ్చుకున్నాడు. మరి దశరథుని కొడుకు దాశరథి అంటల్లా, కౌసల్య సుప్రజ అంటూ ఉన్నాడు. కౌసల్య ముద్దు బిడ్డ ఏమిటనంటే ఆ కౌసల్య మరి నిన్ను గర్భవాసమునందు కన్నది ఎంత ఆనందాన్ని పొంది ఉంటుంది నీ యొక్క ఇలాంటిది నిన్ను మరి ఆమె గర్భంలో నుంచి కదా వచ్చింది, తయారు చేసింది కౌసల్య. ఇప్పుడు ఇలాంటివి చూసే కొందరు ఏదో అనుకుంటుంటారు, కానీ ఆ వరం చేత పుట్టిన వాళ్ళు ఎలా పుట్టారో అలా పుట్టినట్లుగా ఆ వరం చేత పుట్టినటువంటి వారు కౌసల్య గర్భవాసమునందు పుట్టారు కనుక ఎంత తపస్సు చేసిందయా. ఏదో 60,000 సంవత్సరాలు అనుకుంటూ ఉంటే ఈ క్షణానికి నాకు ఎంత ప్రాప్తమయ్యిందే, 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక క్షణం ఇలా ప్రాప్తమయ్యింది. మరి 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడికి రాధమ్మ ప్రత్యక్షం కోసమై ఒక గోరులో కొనగోరులో కొంచెం కనపడిందట. అక్కడికే ఈయన దిగ్భ్రాంతి చెందిపోయాడు. కోటి మన్మధుల కాంతి పనికిరాదు అన్నాడు బ్రహ్మదేవుడు. అదిగో అలాంటి, మరి ఎంతకాలం తపస్సు చేసింది, ఎన్ని జన్మల్లో తపస్సు చేసింది అని కౌసల్య సుప్రజ అంటూ ఉన్నాడట. ఎలా అయిపోయింది ఇదనంటే, బోధనకాలే విస్మిత ముఖో మునిరాసీత్, ఆ నిద్ర లేపేటప్పుడు ఆశ్చర్యమైనటువంటి ముఖము కలవాడయ్యాడు అంటూ ఉన్నాను. కానీ ఇక్కడ మరి ఆ తాటాకుల్లో రాసుకుంటూ వచ్చేటప్పుడు ఇలా వచ్చింది అని పెద్దలు ఏం చెబుతారంటే, బోధనకాలం కాదండి, భోజనకాలే విస్మిత కాదు విస్మృత ముఖమాసీత్ అనాలట. భోజనకాలంలో ముఖం మర్చిపోయాడు. ఎందుకని ఇది ఎవరు చెప్పారు అంటే, అళహీయ మనవాళ పెరుమాళ నయనార్ అనేటటువంటి ఆయన తిరుప్పావైకి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం రాసి అక్కడ చెబుతాడు ఆయన. ఇది పరమాత్మని దర్శించడానికి వచ్చిన వాళ్ళు మర్చిపోతారట. ఎలా అంటే భోజన కాలానికి ముఖం మర్చిపోయినట్లుగా. ఎందుకని మర్చిపోతారండి, భోజనం బాగా ఆకలితో వచ్చేసి ఆతృతగా తినాలి అనుకునేవాళ్ళు వడ్డించిన పదార్థాలను చూసి గబగబా తినకుండా భోజన కాలంలో విస్మృత ముఖాన్ని మర్చిపోయి ఆ పెట్టిన పదార్థాలని అంటారట, ఎవరు తయారు చేశారు ఇవి, అసలు తయారు చేసిన వాళ్ళు ఎవరండి, అబ్బో అద్భుతంగా ఉన్నాయి కదా అంటారు. తయారు చేసిన వాళ్ళని అడుగుతారు, ఎవరు వండారు లేకపోతే ఎలా చేశారు ఏమిటి అని. ఇప్పుడు ఇక్కడ కూడా విశ్వామిత్రుడు అదే అయ్యాడు. ఇప్పుడు ఎవరు తయారు చేశారు రాముణ్ణి, తయారు చేయటం అంటే అంతే కదా, కన్నది ఎవరు అంటే కౌసల్య, అందుకని గుర్తు వచ్చింది అని అనాలి అంటారు. మరి ఆ తాటాకులు ఎలా పోయిందో, ఆ జా అనే చోట ధా పడిపోయింది. ఆ సంస్కృత లిపి నాగరి లిపిలో పెద్ద తేడాలు తెలియవు, జాలు ధాలు, ధకారం పడిపోయింది. ఇక్కడ విస్మృత అనలసింది, విస్మిత అయిపోయింది, ఇదా వచ్చేసింది అని అంటారు. చూడండి ఎంత గొప్ప భావన, ఆ ప్రపంచం అసలు ఆ భావన ప్రపంచం, అది లౌకిక ప్రపంచం కాదు ఇది. మరి కాలం వెళ్ళిపోయింది, అది చరిత్ర జరిగిపోయింది, రాసినటువంటి ముని రాసినటువంటిది, ఆ ముని హృదయము తెలిసినటువంటి ఆయన వ్యాఖ్యానము చేసినటువంటి దానిని తెలుసుకుని ఆనందపడుతున్నాం మనము ఇప్పుడు, అలా ఆనందపడాలి. అందుకని కౌసల్య సుప్రజ అన్నాడు. శోభనా ప్రజాపుత్రో యశ్యాసా సుప్రజా, ప్రజ అంటే పుత్రుడు, జ అంటే పుట్టినవాడిని కదా, ప్రజ చక్కగా పుట్టినవాడు. మరి సుప్రజ ఇంకొక దీన్ని ఏమంటారు, ఇంకొక ఉపసర్గ, శోభనముగా ఇంకా ప్రకాశిస్తూ పుట్టాడట పుట్టేటప్పుడే, అటువంటి వాడు సుప్రజ. కనుక త్వజననీ కౌసల్య సుపుత్ర, అందరూ కాదండి కొడుకులను కన్నవాళ్ళు అవుతారా, ప్రతి వాళ్ళకి కొడుకులు ఉన్నంత మాత్రాన కొడుకులను కన్నవాళ్ళు అవ్వరట. మరి ఎవరండి అంటే, త్వజననీ కౌసల్య సుపుత్ర, నీ తల్లి కౌసల్య మంచి బిడ్డను కన్నటువంటి తల్లి అయ్యిందయ్యా రామా అంటూ ఉన్నాడు ఆయన. ఇక స్వగత వచనం, తనలో తాను అనుకుంటేటటువంటి దేత జననీ కౌసల్య సుప్రజాహ, ఇది తల్లి కౌసల్య, కౌసల్య సుశుభేతేన పుత్రేణ అమిత తేజస అన్నారు ముందు. పుట్టిన బిడ్డ, బిడ్డ పుడితే కౌసల్య ప్రకాశించిందంటారు. బిడ్డ ప్రకాశించాలి కదా అని అంటే కాదంట, పుట్టిన బిడ్డ ప్రకాశిస్తూ ఉంటే కౌసల్య ఆనందం పడిపోయింది అని. అలాగే కౌసల్య సుప్రజ అనేది సంబోధన. రామ అనలేదు, దాశరథి అనలేదు, దశరథుని ముడ్డు బిద్ద అనలేదు, కౌసల్య సుప్రజ అంటూ ఉన్నాడు ఆయన. ఇది సంబోధన. ఇక రామ ఏమిటి, మరి తల్లిని ఎందుకు చెప్తున్నారంటే మరొకటి కూడా చెప్పొచ్చు అంటున్నారు. మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ వేదం కూడా చెప్పింది. వేదం అంటే వేదం ఏదన్నా అక్కడ కూర్చొని చెబుతుంటుందా, కాదు. ఋషులే గురుకులంలో విద్య అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు విద్య పూర్తి చేసుకుని వెళ్తుంటారు. స్నాతకోత్సవం అంటారు దాన్ని. అప్పుడు గురువు గారు శిష్యుడికి చెబుతాడు, ఏ నాయన నువ్వు ఎలా మెలగాలి అని అంటే, మాతృదేవో భవ, తల్లిని దేవతగా చూడు, పితృదేవో భవ, తండ్రిని దేవతగా చూడు. ఇదండి, తల్లిని తండ్రిని ముందు దేవతలుగా చూడమంటూ ఉన్నారు. మరి ఇప్పటి వాళ్ళకి అసలు తల్లిలు తండ్రులు మమ్మల్ని ఎందుకన్నారు, మీరే కోట్లు కోట్లు సంపాదించుంటే బాగుండేది, ముందే మేము హాయిగా కూర్చొని తినేవాళ్ళమి, ఇట్లాంటి దరిద్రులు మమ్మల్ని ఎందుకు కన్నారనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తయారైపోయి ఉన్నారు. మరి ఈనాడు వయసులో వచ్చినటువంటి వాళ్ళు ఒక ఫలాన్ని సాధించతగినటువంటి బిడ్డలు తల్లిని తండ్రిని కూడా అలా దైవ సమానంగా చూడాలి. అది పోయింది, కాలమే మారిపోయింది. అలా మరి అలా చెప్పాడు రాముడు అంటూ ఉన్నాడు. ఆ రాముడు అంటే రామ అంటే స్వాపకాలిక సౌందర్యం, నిద్రలో కూడా ఇంత అందంగా ఉన్నటువంటి వాడు కనుకనే రాముడు, రమయతి రమింపచేసేవాడు రాముడు. అలా అజ్ఞానాంధకారు గత, అజ్ఞానాంధకారం వెళ్ళిపోయిందయా, భగవత్ సాక్షాత్కారు మే జాత, అజ్య మే సుప్రభాతం అంటున్నాడట. సుప్రభాతం ఎవరికంటే తనకి. అజ్ఞానం వెళ్ళిపోయింది, భగవత్ సాక్షాత్కారం నాకు ఇప్పుడు కలిగింది అన్నాడు ఆయన. అలా ఆనందంగా ఇంకా చెబుతూ ఉన్నాడు, ఇంకా చాలా ఉన్నట్లున్నది చెప్పుకుందాం. మరి ఒక శ్లోకం కూడా కాలేదు, మరి ఇక్కడ సమయం దీనికేమో సరిపోతుంది, ఇంకా రేపు కూడా చెప్పుకుందాం. అలా ఆనందంగా అనుభవించనిద్దాం రేపటి వరకు. ఆ భావనతో, భావన ప్రపంచంలో వీలైతే మనం కూడా దాంట్లో తేలియాడుతూ ముందుకు పోదాం. ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇది, దాన్ని అనుభవిస్తూ ముందుకు పోదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం.